మెదడు పుస్తకం 8వ భాగం. గుప్త జ్ఞాపకాలు కలలలో సచేతనమైన మనసు తన పాలన నుండి తప్పుకున్న సమయంలో కూడా వెలికి రావచ్చని ఫ్రాయిడ్ ఆలోచించాడు. అందుకే కలలని గుర్తుంచుకోవడం ముఖ్యమని, కలలని విశ్లేషిస్తే వ్యక్తి గురించి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకోవచ్చని ఫ్రాయిడ్ అభిప్రాయపడ్డాడు. ఫ్రాయిడ్ రూపొందించిన పద్ధతులకి మనోవిశ్లేషణ అని పేరు. మనోవ్యాధుల చికిత్సలో ఇతడి కృషికి గొప్ప ప్రభావం ఉండేది. అతని తరువాత ఎంతోమంది మనోవిశ్లేషణ నిపుణులు పలు రకాల మనోవిశ్లేషణ పద్ధతులని రూపొందించారు. ఎంత సున్నితంగా చికిత్స చేసినా మనోవ్యాధులు గల వ్యక్తులు కొన్నిసార్లు విపరీతంగా ప్రమాదకరంగా స్పందించడం కనిపిస్తుంటుంది. అలాంటి రోగులని ఊరికే కట్టిపడేయడం లేకుంటే నిద్రపుచ్చే శక్తివంతమైన మందులు ఇవ్వటం వంటివి చేస్తూ ఉంటారు. 1952లో ట్రాంక్విలైజర్స్ అనే ఓ కొత్త రకమైన మందులని కనుక్కున్నారు. ఈ మందులు మనిషిని శాంతింపజేసి నిద్రపుచ్చుతాయి. అలాంటి మందుల వల్ల దుడుకుగా ఆవేశంగా ప్రవర్తించే రోగులతో వ్యవహరించడం మరింత సులభం అయ్యింది. ఇక 3వ అంశం, మెదడు కణాలు. 1700 కల్లా మెదడు యొక్క స్థూల నిర్మాణం గురించి చాలా విషయాలు తెలిసాయి. కానీ మరి కంటికి కనిపించని సూక్ష్మ వివరాల మాటేమిటి? వీటి అధ్యయనం కోసం సూక్ష్మదర్శినిని వినియోగించవలసి ఉంటుంది. 1665లో రాబర్ట్ హుక్ అనే ఇంగ్లీషు శాస్త్రవేత్త ఓ సన్నని బిరడాపొరని తన సూక్ష్మదర్శినిలో పెట్టి పరిశీలించాడు. బిరడ చెట్టు బిరడు నుంచి వస్తుంది, అంటే అందులో ఉండేది మృత పదార్థం. చూడటానికి బిరడ ఘన పదార్థంలా కనిపిస్తుంది, కానీ సూక్ష్మదర్శనంలో చూస్తే అందులో చిన్న చిన్న చతురస్రాకారపు రంధ్రాలు ఉండటం కనిపించింది. ఈ రంధ్రాలని హూక్ సెల్స్ అన్నాడు. చిన్న చిన్న గదులని మనం సెల్స్ అంటాము. జీవ పదార్థాన్ని సూక్ష్మదర్శనంలో చూసి పరిశీలించిన ఇతర శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. మొక్కల ధాతువుని పరీక్షించిన జర్మన్ జీవశాస్త్రవేత్త మథియాస్ జాకోబ్ స్లైడెన్ మొక్కల ధాతువు యొక్క సన్నని పరిచ్ఛేదాలలో సూక్ష్మమైన విభాగాలు ఉన్నట్లు గుర్తించాడు. ఇవి కూడా హుక్ చూసిన కణాలలాగానే ఉన్నాయి. అయితే వీటిలో ఏదో చిక్కని ద్రవం నిండి ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే సెల్ అన్న పదం ఖాళీ వస్తువులకి వర్తించాలి. కానీ స్లైడెన్ మొక్కలలో కనిపించిన ఈ నిర్మాణాలను కూడా సెల్స్ అనే పిలిచాడు. హుక్ చూసింది జీవధాతువులు చచ్చిపోయి బెరడుగా మారినప్పుడు ఏర్పడ్డ ఖాళీ రంధ్రాలనే. మొక్కలలోని జీవ పదార్థం అంతా చిన్న చిన్న కణాలతో నిర్మితం అయ్యుంటుందని, వాటిని సూక్ష్మదర్శనంలో మాత్రమే చూడగలం అని 1838 కల్లా స్లైడెన్ ఓ నిర్ణయానికి వచ్చాడు. థియోడారో ష్వాన్ అనే మరో జర్మన్ జీవశాస్త్రవేత్త జంతుధాతువు యొక్క పరిచ్ఛేదాలని పరీక్షించాడు. ఈ ధాతువులో కూడా చిన్న చిన్న సూక్ష్మ విభాగాలు ఉన్నాయని గుర్తించాడు. 1839లో అతడు జంతువులలో కూడా కంటికి కనిపించనంత సూక్ష్మమైన కణాలు ఉన్నాయన్న నిర్ణయానికి వచ్చాడు. స్లైడెన్ ష్వాన్ల కృషి ఫలితంగా కణ సిద్ధాంతానికి పునాదులు ఏర్పడ్డాయి. జీవ పదార్థం అంతా కణాలతో నిర్మితం అయి ఉంటుందని ఆ సిద్ధాంతం చెప్తుంది. కొన్ని అతి సూక్ష్మమైన మొక్కలు జంతువులు నిజానికి ఏకకణ జీవాలు, కానీ మనిషిలో మాత్రం ట్రిలియన్ల కొద్దీ కణాలు ఉంటాయి.